191 లభ్యేతర ఎస్ఎం భా లభ్యేతర లభ్యాని లబ్ధవ్యాని కరోపాసనా విశేషాణం ఫలస్వేన సాధ్యాని భవ్యానిత్యర్థః అతేభ్యే ఇతర విలక్షణ తత్సత్యం స ఆత్మా నితోర్ నిత్యానాం చేతనశ్చేతనానా మేకో బహునాం ధాతి కామాన్ తమాత్మస్థం ఇతి యత్సద్బ్రహ్మ ఇత్యాదిభ్యః శ్రుతిభ్యః ఆత్మనః నిత్యప్రా ప్రస్వరూపస్వేన ప్రాస్త ప్రాప్తవ్యరూపతయా మోక్షరూపత్వేన చతుర్విధ క్రియాఫలత్వాభావాదితి మంతన్యం యో విదదపరోతగా అథవా ఇతరాణి ధర్మార్థకామరూప త్రివర్గరూపాణి ఫలాని లబ్ధవ్యాన్ని ప్రాప్తవ్యాన్ని యస్యాః సకాశాదితి సా తథా ఉక్తశ్రుతేః టు ఓం లభ్యేతరాయే నమః 283 శంకర గ్రంథరత్న విరాజమాన యగుచుండును ఆం నీ లభ్యములనగా పొందదగనవి కర్మోపాసనా విశేషములచేత ఫలములుగా సాధింపదగనవి అనగా శుభములని అర్థము కర్మోపాసనాది సాధ్యఫలముల కంటే ఇతరమైనది విలక్షణమైనదిగావున శ్రీమహాభట్టారిక లభ్యేతరాయ్యను సార్థక నామముతో తత్సత్యం స ఆత్మ ఆ బ్రహ్మ సత్యరూపమైనది అది ఆత్మయనియు నితో నిత్యానాం చేతనశ్చేతనానాం ఉచేతనము ఏకము నిత్యములలో నిత్యము చేతనములలో అద్వితీయమై యుడి అనేక ప్రాణి సముదాయము యొక్క వాంఛితార్థముల నొసగునట్టి యా బ్రహ్మయాత్మస్థ యత్సాదపరోద్బ్రహ్మ ఏది సాక్షాత్తు అపరోక్ష బ్రహ్మయో యనియు శృతులు చెప్పుచున్నవి అందువలన ఆత్మ నిత్యప్రాప్తమైయున్న స్వరూపము గలదగుట చేతను ప్రాప్తమైనది ప్రాప్తన్యమైనది అనగా పొందబడదగనది యగుట చేతను మోకరూప మగుట చేతను ఉత్పాద్య ఆప్య వికార్య సంస్కార్యరూప చతుర్విధ క్రియాఫలత్వము లేనిదగుట వలనను దేవికి లభ్యేతరా యను నామమన్వర్థము తృష్ణమనియు అథవా మోక్షేతరములైన ధర్మ అర్థ కామరూప త్రివర్గ ఫలములు పూర్వము ప్రతిపాదింపబడి శృతివాక్యముల తాత్పర్యానుసారము ఆ పరమేశ్వరి వలస పొందదగియున్న విగావున జగన్మాత లభ్యేతరా యని సంకీర్తి తేగుచున్నది 284 లలితా త్రిశతీ భాష్య